ఒక బుధవారం ఒక బుల్లెమ్మ కలలా కలిసి వచ్చింది, ఒక గురువారం ఆ చిలకమ్మ కథలెన్నో చెప్పింది. అళమ్మ ఎంత కన్నదో, బోలమ్మ ఎంత గొప్పదో, అరే అళమ్మ ఎంత కన్నదో, బోలమ్మ ఎంత గొప్పదో. చేస్తే రెండు పక పక్కన రాస్తే పదకొండు, కూడిక చేస్తే రెండు పక పక్కన రాస్తే పదకొండు. తప్పు తప్పు తప్పు, అది ఎట్లా చెప్పు చెప్పు. చూపు ఎంత చక్కనో, ఆ నవ్వు ఎంత చలనో, ఆ చూపు ఎంత చక్కనో, ఆ నవ్వు ఎంత చలనో. ఒక బుధవారం ఒక బుల్లోడు మా ఇంటికి వచ్చాడు, అరే ఒక బుధవారం ఒక బుల్లెమ్మ కలలా కలిసి వచ్చింది. మనసే దిప్పి చెప్పేవు ప్రేమల చదువు, తీయని మనసే దిప్పి చెప్పేవు ప్రేమల చదువు. చల్లని మాటలు చెప్పి కలిపేవు నాతో చనువు, చల్లని మాటలు చెప్పి కలిపేవు నాతో చనువు. నేనా నేనా నేనా, మరి నేనా నేనా నేనా. చిలిపితనానికి నాతో శ్రీకారం చుట్టించావు, చిరునవ్వులతో నాలో మమకారం రెట్టించావు. ఒక బుధవారం ఒక బుల్లెమ్మ కలనా కలిసి వచ్చింది, ఒక గురువారం ఆ చిలకమ్మ కథలెన్నో చెప్పింది. అలమ్మ ఎంత కన్నదో, పోలమ్మ ఎంత గొప్పదో, అలమ్మ ఎంత కన్నదో, పోలమ్మ ఎంత గొప్పదో. ఒక బుధవారం ఒక బుల్లెడు